రక్తం 7వ భాగం. 1650లలో శాస్త్రవేత్తలు కటకాలని కొన్ని ప్రత్యేక రీతుల్లో అమర్చి కంటితో చూసేందుకు మరీ చిన్నవైన వస్తువులని పెద్దగా ప్రదర్శించగలిగేట్టుగా సాధనాలు తయారు చేశారు. ఈ సాధనాలకే మైక్రోస్కోప్స్ అని పేరు. వీటిని వాడిన ప్రథములలో ఒకడు మార్సిలో మాల్ఫీజీ అనే ఇటాలియన్ దేశస్థుడు. మామూలుగా కంటికి కనిపించని అతి చిన్న రక్తనాళాలని ఆ సూక్ష్మదర్శినిలో దర్శించగలిగాడు. 1661లో హార్వే చనిపోయిన 4 ఏళ్లకి మాల్ఫీజీ గబ్బిలాల రెక్కలని పరీక్షించాడు. వాటి సన్నటి చర్మపు పొరల అడుగున ఉన్న సూక్ష్మమైన నాళాలని సూక్ష్మదర్శినిలో చూడగలిగాడు. ఈ సన్నని రక్తనాళాలకి కేశిక నాళాలు అని పేరు పెట్టాడు. అంటే వెంట్రుకలంత సన్నగా ఉంటాయన్నమాట. కేశిక నాళాల ఆవిష్కరణతో రక్త ప్రసరణ గురించిన భావన సంపూర్ణమయ్యింది. అప్పటి నుంచి అంతా ఆ భావనని సమ్మతించారు. రక్తపీడనాన్ని లేదా రక్తపోటుని కొలిచిన మొదటివాడు స్టీఫెన్ హేల్స్ అనే ఒక బ్రిటిష్ శాస్త్రవేత్త. రక్త ప్రసరణని నాళాల ద్వారా ముందుకు తోస్తున్న బలమే ఈ రక్తపీడనం. తన ప్రయోగ ఫలితాలని 1733లో వెల్లడి చేశాడు హేల్స్. నేటి రోజుల్లో రక్తపీడనాన్ని అన్ని సందర్భాలలోనూ కొలుస్తున్నారు. రక్తపీడనం ఎక్కువైతే శ్రేయస్కరం కాదు. 3వ అంశం, ఎర్ర రక్త కణాలు. చూడటానికి నెత్తురు ఎర్రని ద్రవంలా కనిపిస్తుంది. లోపల ఏ అంశాలు లేని సమమైన ద్రవంలా కనిపిస్తుంది. కానీ దానిని సూక్ష్మదర్శినిలో పెట్టి చూస్తే అందులో స్పష్టమైన పారదర్శకమైన ద్రవంలో తేలే చిన్న చిన్న వస్తువులు కనిపిస్తాయి. ఆ వస్తువులే రక్తానికి ఎర్రదనాన్ని ఇస్తాయి. ఆ ద్రవం పలచని పచ్చరంగులో ఉంటుంది. అందులో కనిపించే అంశాలలో కూడా ఒక అంశం అదే రంగు కలిగి ఉంటుంది. కానీ అందులో ఉన్న అంశాలన్నీ కలిపి చూస్తే చిక్కని ఎర్రదనం కనిపిస్తుంది. సూక్ష్మదర్శిని కనుక్కున్న కొత్తల్లోనే రక్తంలోని ఈ అంశాలని మాల్ఫీజీ చూశాడు. యాన్ స్వామర్డామ్ అనే డచ్ శాస్త్రవేత్త వాటిని 1658లో వర్ణించాడు. ఈ వస్తువులని మొట్టమొదట కనుక్కున్న ఘనత ఇద్దరిలో ఎవరికి దక్కాలో స్పష్టంగా లేదు. ఎర్రగా ఉన్నాయి కాబట్టి ఈ చిన్న చిన్న వస్తువులకి ఎర్ర కణాలు అని పేరు పెట్టారు. ఇంటికి ఇటుకల్లా జీవ పదార్థానికి మూలమైన సూక్ష్మదర్శనంలో తప్ప కంటికి కనిపించని చిన్న చిన్న అంశాలనే కణాలు అంటారు. ఈ ఎర్ర కణాలని ఎరిథ్రోసైట్లు అంటారు. అంటే లాటిన్లో ఎర్ర కణాలు అని అర్థం. ఈ ఎర్ర కణాలని శ్రద్ధగా అధ్యయనం చేసిన వాడు ఆంటోన్ వాన్ లేవెన్హుక్ అనే డచ్ శాస్త్రవేత్త. తొలినాటి సూక్ష్మదర్శినులలో కెల్లా శ్రేష్టమైన దూరదర్శినులు అతడి వద్ద ఉండేవి. మేలిమి గాజు కటకాలని నునుపుగా రుద్ది చక్కగా తీర్చిదిద్దేవాడు. ఆ కటకాల నుంచి చూస్తే అతి చిన్న వస్తువులు కూడా కొండంత పెద్దగా కనిపించి ఆశ్చర్యం కలిగించేవి. ఆ రోజుల్లో అంత మంచి సూక్ష్మదర్శినులు మరెవరి వద్ద లేవు. లేవెన్హుక్ ఎర్ర కణాల రూపాన్ని వర్ణించాడు.